భూమి గుండ్రంగా ఉంది. పుస్తకం 9వ భాగం. క్రిస్టఫర్ కొలంబస్ అనే ఇటాలియన్ నావికుడు అసలు ఆఫ్రికా ఖండం చుట్టూ ప్రయాణించటం అవసరమా అని ఆలోచించసాగాడు. ఆఫ్రికా దక్షిణ కొమ్ము చేరాలంటే చచ్చేంత దూరం, అక్కడి నుంచి ఇండీస్ చేరాలంటే మళ్ళీ అంత దూరం ఉత్తరంగా ప్రయాణించాలి. అంతకన్నా దగ్గర దారి ఉందేమో. యూరప్ పశ్చిమ భాగం నుండి ఆసియా తూర్పు కొసకి వేల మైళ్ళ దూరం ఉంటుంది. ఆ వేల మైళ్ళు భూమి చుట్టూ వంపు తిరుగుతాయి. బహుశా అవి భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి ఇంచుమించు అంటుకునేంత దగ్గరగా ఉన్నాయేమో. అదే నిజమైతే యూరప్ నుండి నేరుగా పశ్చిమంగా సముద్రం మీద ప్రయాణిస్తే సులభంగా ఇండీస్ చేరుకోవచ్చునేమో. కావచ్చు, అది తేల్చడానికి భూమి ఎంత పెద్దది అన్న విషయం తెలియాలి. ఎరటోస్థనీస్ అన్నట్టు భూమి చుట్టుకొలత 25,000 మైళ్ళు అనుకుందాం. పశ్చిమ యూరప్ నుండి ఇండీస్కి నేల మీద 9,000 మైళ్ళు అనుకుందాం. అప్పుడు కొలంబస్ ఆసియా చేరడానికి సముద్రం మీద పశ్చిమ దిశలో 16,000 మైళ్ళు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో అంత దూరం ప్రయాణించగలిగే ఓడలే లేవు. కానీ టోలమీ చెప్పినట్టు భూమి చుట్టుకొలత 18,000 మైళ్ళే అనుకుందాం. పశ్చిమ యూరప్ నుండి ఇండీస్కి నేల మీద 12,000 మైళ్ళు అనుకుందాం. అప్పుడు సముద్రం మీద కేవలం 6,000 మైళ్ళు మాత్రమే ప్రయాణం ఉంటుంది. ఆసియాకి తూర్పులోనూ యూరప్కి పశ్చిమంలోనూ కూడా ద్వీపాలు ఉన్నాయంటారు. వాటిని కూడా పరిగణిస్తే యూరప్ నుండి ఇండీస్కి ఓడలో 3,000 మైళ్ళ దూరం మాత్రమే అవుతుంది. ఆ దూరం 3,000 మైళ్ళేనని కొలంబస్ స్పెయిన్ దేశపు మహారాజుని మహారాణిని ఒప్పించాడు. ఆగస్టు 1492 3 ఓడల్ని తీసుకుని పశ్చిమ దిశగా పయనమయ్యాడు. కానీ కొలంబస్ ఊహ తప్పని తేలింది. అతడు అనుకున్న దానికన్నా ఇండీస్ ఇంకా దూరం అని తేలింది. యూరప్కి ఆసియాకి మధ్య పెద్ద పెద్ద ఖండాలు ఉన్నాయని అతడికి తెలియదు. ఆ ఖండాల తూర్పు తీరమే కొలంబస్ ఇండీస్కి అయ్యుంటుందని ఊహించిన స్థానం. అక్టోబర్ 12, 1492 నాడు కొలంబస్ ఓ చిన్న ద్వీపం చేరుకున్నాడు. అది ఇండీస్కి దగ్గరగా ఉంటుందని అనుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న మరి కాస్త పెద్ద ద్వీపాలని సందర్శించాడు. వీటన్నిటినీ కలిపి కొలంబస్ పుణ్యమా అని ఇప్పటికి కూడా వెస్టిండీస్ అంటే పశ్చిమ ఇండీస్ అంటారు. ఆ ద్వీపవాసుల్ని కొలంబస్ ఇండియన్స్ అని పిలుచుకునేవాడు. ఈ ఖండాలకి చెందిన మూలజాతుల్ని ఇప్పటికీ అలాగే పిలుస్తారు. 1506 అతడు చనిపోయిన చివరి క్షణం దాకా ఇండీస్ చేరాననే అనుకున్నాడు కొలంబస్. కానీ ఆ నమ్మకాన్ని పంచుకోని వాళ్ళు ఉన్నారు. నేల మీద చైనా పర్యటించి వచ్చిన యాత్రికులు వర్ణించిన ప్రాంతాలకి అతడు చూసిన ప్రాంతాలకి ఎక్కడా పోలిక లేదు. కొలంబస్ కనుక్కున్న ప్రాంతాలు నూతన ఖండాలు అనుకున్నారు కొందరు. అలా అన్నవారిలో ప్రథముడు అమెరికన్ వెస్పూసియస్ అనే ఇటాలియన్ నావికుడు. వెస్పూసియస్ అన్నది నిజమేనని జర్మన్ భౌగోళికుడు మార్టిల్డ్ వాల్డ్ జేమ్యుల్లర్ నిశ్చయించి ఆ కొత్త ఖండానికి అతని గౌరవార్థం అమెరికా అని పేరు పెట్టారు. అప్పటికి ఆఫ్రికా చుట్టూ ప్రయాణించి పోర్చుగీస్ నావికులు ఇండీస్ చేరుకున్నారు. స్పెయిన్ ఏవో కొత్త ఖండాలని కనుక్కుంది. కానీ అవి ఇండీస్లా సుభిక్షమైన నాగరిక దేశాలు కావు. ఎన్నో ఏళ్ళు సేవ చేసిన తనను తన ప్రభుత్వం మోసం చేసిందన్న కోపం ఫెర్డినెంట్ మెగాలన్ అనే పోర్చుగీస్ నావికుడికి ఉండేది. అతడు స్పెయిన్కు వెళ్ళి ఆ రాజుతో కోపంగా ఆఫ్రికా చుట్టూ ప్రయాణించకుండా పోర్చుగీస్ వారితో పోరాడకుండా ఇండీస్ చేరే మార్గం వేరే ఉందని అన్నాడు. పశ్చిమంగా అమెరికాలను దాటిపోతే చాలన్నాడు. ఆ విధంగా 1519 మెగాలెన్ 5 ఓడలతో తన మహాయాత్ర మీద బయలుదేరాడు. చివరికి దక్షిణ అమెరికా చేరుకుని దాన్ని ఎలా దాటాలా అని ఆలోచించసాగాడు. దక్షిణ కొమ్మును చేరుకుని అక్కడ ఓ సన్నని ఇరుకుదారి వెంట ముందుకి సాగాడు. ఆ దారినే ఇప్పుడు మెగాలిన్ జలసంధి అంటారు.